సకృష్ణయజుర్వేదే క్రమపాఠే తృతీయకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభః. యో వై వై పవమానానాం పవమానానామన్వారోహాన్ అన్వారోహాన్ విద్వాన్ అన్వారోహానిత్యనో ఆరోహాన్ విద్వాన్ యజతే యజతేను అనుపవమానాన్ పవమానానా ఆరోహతి రోహతి నవమానేభ్యః పవమానేభ్యో అవచ్ఛిద్యతే ఛిద్యతే శ్యేన శ్యేనోసి అసి గాయత్రఛందాః గాయత్రఛందా అను గాయత్రఛందా ఇతి గాయత్రాఛందాః అనుత్వా త్వా ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపారయ పారయ సుపర్ణః సుపర్ణోసి సుపర్ణ ఇది సుపర్ణః అసి త్రిష్టుప్ఛందాః త్రిష్టుప్ఛందా అను త్రిష్టుప్ఛందా ఇతి త్రిష్టుప్ఛందాః అనుత్వా త్వా ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపారయ పారే సఖా సఖాసి అసి జగతి ఛందాః జగతి ఛందా అను జగతి ఛందా ఇతి జగతి ఛందాః అనుత్వా త్వా ఆరభే రభే స్వస్తి స్వస్తిమా మాసం సంపారయ పారయేతి ఇత్యాహ ఆహైతే ఏతే వై వై పవమానానాం పవమానానామన్వారోహాః అన్వారోహాస్తాన్ అన్వారోహాయత్యను ఆరోహాః తాన్ యః య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ యజతే యజతేను అనుపవమానాన్ పవమానానా ఆరోహతి రోహతి న పవమానేభ్యః పవమానేభ్యో వచ్చిద్యతే ఛిద్యతే యః యో వై వై పవమానస్య పవమానస్య సంతతిం సంతతిం వేద సంతతిమితి సంతతిం వేద సర్వం సర్వమాయుః ఆయురేతి ఏతి న పురా పురాయుషః ఆయుషః ప్రమీయతే మీయతే పశుమాన్ పశుమాన్ భవతి పశుమాన్ది పశుమాన్ భవతి విందతే విందతే ప్రజాం ప్రజాం పవమానస్య ప్రజామితి ప్రజాం పవమానస్య గ్రహాః గ్రహా గృహ్యంతే గృహ్యంతే అథ వై వా అస్య అస్యైతే ఏతే గృహీతాః అగృహీతా ద్రోణకలశః ద్రోణకలశ ఆధవనీయః ద్రోణకలశ ఇది ద్రోణకలశః ఆధవనీయః పూతభృత్ ఆధవనీయ ఇత్యాధవనీయః పూతభృతాన్ పూతభృతితి పూతభృత్ తాన్ యత్ యదగృహీత్వా అగృహీత్వోపాకుర్యాత్ ఉపాకుర్యాత్ పవమానం ఉపాకుర్యాదిత్యుపా ఆకుర్యాత్ పవమానం వి విచ్ఛిద్యాత్ ఛిద్యాత్తం తం విచ్ఛిద్యమానం విచ్ఛిద్యమానమధ్వర్యోః విచ్ఛిద్యమానమితి విచ్ఛిద్యమానం అధ్వర్యోః ప్రాణః ప్రాణోను ప్రాణ ఇది ప్రాణః అను వి విచ్ఛిద్యేత ఛిద్యేతోపయామగృహీతః ఉపయామగృహీతోసి పయామగృహీత ఇత్యుపయామగృహీతః అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయేతి ప్రజాపతయే త్వేతి ఇది ద్రోణకలశం ద్రోణకలశమభి ద్రోణకలశమితి ద్రోణకలశం అభిమృషేత్ మృషేదింద్రాయ ఇంద్రాయ త్వా త్వేతి ఇత్యాధవనీయం ఆధవనీయం విశ్వేభ్యః ఆధవనీయమిత్యాధవనీయం విశ్వేభ్యస్త్వా త్వా దేవేభ్యః దేవేభ్యేతి ఇది భూతభృతం భూతభృతం పవమానం భూతభృతమితి భూతభృతం పవమానమేవ ఏవ తత్ తత్సం సంతనోతి తనోతి సర్వం సర్వమాయుః ఆయురేతి ఏతి న పురా పురాయుషః ఆయుషః ప్రమీయతే మీయతే పశుమాన్ పశుమాన్ భవతి పశుమానితి పశుమాన్ భవతి విందతే విందతే ప్రజాం ప్రజామితి ప్రజాం త్రీణి వావ వావ సవనాని సవనాన్యథ అథ తృతీయం తృతీయకం సవనం సవనమవ అవలుంబంతి లుంబంతి అనగుంషు అనగుంషు కుర్వంతః కుర్వంత ఉపాగుంషుం ఉపాగుంషుకుం హుత్వా ఉపాగుంషుమిత్యుపాగుంషుం హుత్వోపాగుంషు పాత్రే ఉపాగుంషు పాత్రే గుంషుం ఉపాగుంషు పాత్రైత్యుపాగుంషు పాత్రే అగుంషుమవాస్య అవాస్యతం అవాస్యేత్యవాస్య తం తృతీయ సవనే తృతీయ సవనే విసృజ్య తృతీయ సవన ఇది తృతీయ సవనే అభిసృజ్యాభి అభిసృజ్యేత్యపిసృజ్య అభిషుమయాత్ సుమయాద్యత్ యదా ఆప్యాయయతి ఆప్యాయతి తేన ఆప్యాయయతీత్యాప్యాయేతి తేనాగుంషుమత్ అగుంషుమద్యత్ అగుంషుమదిత్యగుంషుమత్ యదభిషుణోతి అభిషుణోతి తేన అభిషుణోదీత్యభి సునోతి తేనర్జీషి రుజీషి సర్వాణి సర్వా అన్యేవ ఏవ తత్సవనాని సవనాన్ని అగుంశుమంతి అగుంశుమంతి శుక్రవంతి అగుంశుమంతీత్యగుంశుమంతి శుక్రవంతి సమావద్వీర్యాణి శుక్రవంతేతి శుక్రావంతి సమావద్వీర్యాణి కరోతి సమావద్వీర్యాణీతి సమావత వీర్యాణి కరోతి ద్వౌ ద్వౌ సముద్రౌ సముద్రౌ వితతౌ వితతావజూర్యౌ వితతావితివీతతౌ అజూర్యౌ పర్యావర్తేతే పర్యావర్తేతే జఠరా పర్యావర్తేతే ఇది పరి ఆవర్తేతే జఠరేవ ఇవ పాదాహ పాదా ఇది పాదా ఆహ హరో పశ్యంత పశ్యంతో అతి అతియంతి ఎంత్యన్యం అన్యమపశ్యంత అపశ్యంత సేతునా సేతునాతి అతియంతి ఎంత్యన్యం అన్యమిత్యన్యం ద్వే ద్రధసి ద్వే ఇది ద్వే ద్రధసి సతతీ ద్రధసి ఇది ద్రధసి సతతీ వస్తే సతతీ ఇది సతతీ వస్త ఏక ఏక కేశీ కేశీ విశ్వాహ విశ్వాభువనాని భువనాని విద్వాన్ విద్వానిది విద్వాన్ తిరోధాయైతి తిరోధాయేతి విరహాధాయ ఏత్యసితం అసితం వసాన వసాన శుక్రం శుక్రమా ఆదత్తే దత్తేనుహాయ అనుహాయ జార్యై అనుహాయేత్యనుహాయ జార్యాతి జార్యై ఏవా వై వై యత్యజ్ఞే యజ్ఞే కుర్వత అకూర్వత తత్ తదసురాః అసురా అకూర్వత అకూర్వత తే దేవాః దేవా ఏతమ్ ఏతమ్ మహాయజ్ఞం మహాయజ్ఞమపశ్యన్ మహాయజ్ఞమితి మహాయజ్ఞం అపశ్యంతం తమతన్వత అన్వతాగ్నిహోత్రం అగ్నిహోత్రం వ్రతం అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం వ్రతమకూర్వత అకూర్వత తస్మాత్ తస్మాద్వివ్రతః వివ్రత స్యాత్ వివ్రత ఇది ద్వివ్రత స్యాద్విహి ద్విరిహి హ్యగ్నిహోత్రం అగ్నిహోత్రం జుహ్వతి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం జుహ్వతి పౌర్ణమాసం పౌర్ణమాసం యజ్ఞం పౌర్ణమాసమితి పౌర్ణమాసం యజ్ఞమగ్నిశోమీయం అగ్నిశోమీయం పశుం అగ్నిశోమీయమిత్యగ్ని సోమీయం పశుమకూర్వత అకూర్వత దార్శ్యం దార్శ్యం యజ్ఞం యజ్ఞమాగ్నేయం ఆగ్నేయం పశుం పశుమకూర్వత అకూర్వత వైశ్వదేవం వైశ్వదేవం ప్రాతస్సవనం వైశ్వదేవమితి వైశ్వదేవం ప్రాతస్సవనమకూర్వత ప్రాతస్సవనమితి ప్రాతః సవనం అకూర్వత వృణప్రఘాసాన్ వృణప్రఘాసాన్ మాధ్యందినం వృణప్రఘాసానితి వృణప్రఘాసాన్ మాధ్యందినగుం సవనం సవనగుం సాగమేధాన్ సాగమేధాన్ పితృయజ్ఞం సాగమేధానితి సాగమేధాన్ పితృయజ్ఞం త్ర్యంబకాన్ పితృయజ్ఞమితి పితృయజ్ఞం త్ర్యంబకాయసవనం త్ర్యంబకానిది త్ర్యంబకాన్ తృతీయ సవనమకూర్వత తృతీయ సవనమితి తృతీయ సవనం అకూర్వత తమ్ తమేషాం ఏషామసురాః అసురాయజ్ఞం యజ్ఞమన్వవాజిగాగుంసన్ అన్వవాజిగాగుంసంతం అన్వవాజిగాగుంసన్ నిత్యను అవాజిగాగుంసన్ తన్న నాన్వవాజన్ అన్వవాజంతే అన్వవాజన్ నిత్యను అవాజన్ తే బ్రువన్ అబ్రువన్నద్ధర్తవ్యాః అధ్వర్తవ్యా వై వా ఇమే ఇమే దేవాః దేవా అభ్రువన్ అభువన్నితి ఇది తత్ తదధ్వరస్య అధ్వరస్యాధ్వర్తుం అధ్వర్తుం తదః అధ్వర్తమిత్యధ్వరత్వం తతో దేవాః దేవాభవన్ అభవన్ పరాః పరాసురాః అసురాజః య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ సోమేన సోమేన యజతే యజతే భవతి భవత్యాత్మా ఆత్మనా పరాః పరా అస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతీతి భవతి పరిభోరగ్నిం పరిభోరితి పరిభోః అగ్నిం పరిభోః పరిభోరింద్రం పరిభోరితి పరిభోః ఇంద్రం పరిభోః పరిభోర్విశ్వాన్ పరిభోరితి పరిభోః విశ్వాన్ దేవాన్ దేవాన్ పరిభోః పరిభోర్మాం పరిభోరితి పరిభోః మాగుం సహ సహ బ్రహ్మవర్చసేన బ్రహ్మవర్చసేన సహ బ్రహ్మవర్చసేనేతి బ్రహ్మవర్చసేన సనః నః పవస్వ పవస్వశం శంగవే గవేషం శంజనాయ జనాయశం శమర్వరే అర్వతేషం శకుం రాజన్ రాజన్నోషధీభ్య ఓషధీభ్యోచ్ఛిన్నస్య ఓషధేభ్యేత్యోషధేభ్య అచ్ఛిన్నస్య తే రైపతే రైపతే సువీర్యస్య రైపతైతి రైపతే సువీర్యస్య రాజ సువీర్యస్యేతి సువీర్యస్య రాజస్పోషస్య పోషస్య దితారః దితారస్యామ శ్యామేది శ్యామ తస్య మే మేరాస్వ రాష్ట్రస్య తస్య తే భక్షీయ భక్షీయతస్యమత్ ఉన్మృజే మృజైతి మృజే ప్రాణాయమే ప్రాణాయతి ప్రాణాయ మే వర్చోదాః వర్చోదా వర్చసే వర్చోదాయతి వర్చహాదాః వర్చసే పవస్వ పవస్వాపానాయ అపానాయ వ్యానాయ అపానాయేత్యపానాయ వ్యానాయ వాచే వ్యానాయేతి వీయనాయ వాచే రక్షక్రతుభ్యాం రక్షక్రతుభ్యాం చక్షుర్భ్యాం రక్షక్రతుభ్యామితి రక్షక్రతుభ్యాం చక్షుర్భ్యాం మే చక్షుర్భ్యాం చక్షుభ్యాం మే వర్చోదౌ వర్చోదౌ వర్చసే వర్చోదారి వర్చహాదౌ వర్చసే పవేథాన్ పవేథాకి శ్రోత్రాయ శ్రోత్రాయాత్మనే ఆత్మనేంగేభ్య అంగేభ్య ఆయుషే ఆయుషే వీర్యాయ వీర్యాయ విష్ణో విష్ణోరింద్రస్య ఇంద్రస్య విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం జఠరం జఠరమసి అసి వర్చోదాః వర్చోదా మే వర్చోదా ఇది వర్చహాదాః మే వర్చసే వర్చసే పవస్వ పవస్వకః కోసి అసి కః కో నామ నామ కస్మై కస్మై త్వా త్వా కాయ కాయ త్వా త్వాయం ఇంద్వా త్వా సోమేన సోమేనాతీద్రుపం అతీద్రుపంయం ఇంద్వా త్వా సోమేన సోమేనామీమదం అమీమదగం సుప్రజాః సుప్రజాః ప్రజయా సుప్రజా ఇది సో ప్రజాః ప్రజయా భూయాసం ప్రజయేతి ప్రాజయా భూయాసం సువీరః సువీరో వీరైః సువీర ఇది సువీరః వీరైః సువర్చాః సువర్చా వర్చసా సువర్చా ఇది సువర్చాః వర్చసా సుపోషః సుపోషః పోషైః సుపోష ఇది సుపోషః కోషై విశ్వేభ్యః విశ్వేభ్యో మే మే రూపేభ్యః రూపేభ్యో వర్చోదాః వర్చోదా వర్చసే వర్చోదా ఇది వర్చహాదాః వర్చసే పవస్వ పవస్వతస్య తస్య మే మే రాస్వ రాస్వతస్య తస్య రే తే భక్షీయ భక్షీయతస్య తస్య తే త ఇదం ఇదముత్ ఉన్మృజే మృజ ఇది మృజే భూషన్నవ అవేక్షేత ఈ క్షేత ఈషః ఏష వై వై పాత్రియః పాత్రియః ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞః ప్రజాపతిరిది ప్రజాపతిః యజ్ఞః ప్రజాపతిః ప్రజాపతిస్తం ప్రజాపతిరిది ప్రజాపతిః తమేవ ఏవ తర్పయతి తర్పయతి సః స ఏనం ఏనం తృప్తః తృప్తో భూత్యా భూత్యాభి అభిపవతే పవతే బ్రహ్మవర్చసకామః బ్రహ్మవర్చసకామో వా బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామః అవేక్షేత ఈ క్షేత ఈషః ఏష వై వై పాత్రియః పాత్రియః ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞః ప్రజాపతిరిది ప్రజాపతిః యజ్ఞః ప్రజాపతిః ప్రజాపతిస్తం ప్రజాపతిరిది ప్రజాపతిః తమేవ ఏవ తర్పయతి తర్పయతి సః స ఏనం ఏనం తృప్తః తృప్తో బ్రహ్మవర్చసేన బ్రహ్మవర్చసేనాభి బ్రహ్మవర్చసేనేతి బ్రహ్మవర్చసేన అభిభవతే భవత ఆమయాభి ఆమయావ్యవ అవేక్షేత ఈ క్షేతైషః ఏష వై వై పాత్రియః పాత్రియః ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞః ప్రజాపతిరిది ప్రజాపతిః యజ్ఞః ప్రజాపతిః ప్రజాపతిస్తం ప్రజాపతిరిది ప్రజాపతిః తమేవ ఏవ తర్పయతి తర్పయతి సః స ఏనం ఏనం తృప్తః తృప్త ఆయుషా ఆయుషాభి అభిపవతే పవతేభిచరన్ అభిచరన్నవ అభిచరన్నిత్యభిచరన్ అవేక్షేత ఈ క్షేత ఈషః ఏష వై వై పాత్రియః పాత్రియః ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞః ప్రజాపతిరిది ప్రజాపతిః యజ్ఞః ప్రజాపతిః ప్రజాపతిస్తం ప్రజాపతిరిది ప్రజాపతిః తమేవ ఏవ తర్పయతి తర్పయతి సః స ఏనం ఏనం తృప్తః తృప్తః ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం వాచః ప్రాణాపానాభ్యామిది ప్రాణాపానాభ్యాం వాచో దక్షక్రతుభ్యాం రక్షక్రతుభ్యాం చక్షుర్భ్యాం దక్షక్రతుభ్యామిది దక్షక్రతుభ్యాం చక్షుర్భ్యాం శ్రోత్రాభ్యాం చక్షుర్భ్యామిది చక్షుభ్యాం శ్రోత్రాభ్యామాత్మనః ఆత్మనోంగేభ్యః అంగేభ్య ఆయుషః ఆయుషోంతః అంతరేతి ఏది తాజగ్ తాజక్ ప్రధన్వతి ధన్వతీతి ధన్వతి స్థస్వస్తిః స్వస్తిర్విఘనః విఘనస్వస్తిః విఘన ఇది విఘనః స్వస్తిః పరశుః పరశుర్వేదిః వేదిః పరశుః పరశుర్నః అస్వస్తిః స్వస్తిరితి స్వస్తిః యజ్ఞయా యజ్ఞకృతః యజ్ఞకృతస్థ యజ్ఞకృత ఇది యజ్ఞాకృతః స్థతే తే మాస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞ ఉప ఉపహ్వయధ్వం హ్వయధ్వముప మాద్యావా పృథివీ యావా పృథివీ హ్వయేతాం యావా పృథివీ ఇది ద్యావా ఆ పృథివీ హ్వయేతాముప ఉపా ఆస్తావః ఆస్తావః కలశః ఆస్తావ ఇత్యా ఆస్తావః కలశ సోమ సోమో అగ్ని అగ్నిరుప ఉపదేవా దేవా ఉప ఉపయజ్ఞ యజ్ఞోప ఉపమా మాహోత్రాహ హోత్రా ఉపహవే ఉపహవే హ్వయంతాన్ ఉపహవైత్యుపాహవే హ్వయంతాన్ నమ నమో అగ్నే అగ్నే మఖగ్నే మఖగ్నే మఖస్ మఖగ్నేతి మఖాగ్నే మఖస్ మా మాయశ యశోర్యాదిరి ఇత్యాహవనీయ ఆహవనీయముప ఆహవనీయమిత్యాహవనీయ ఉపతిష్టతే తిష్టతే యజ్ఞ యజ్ఞో వై వై మఖ మఖోయజ్ఞం యజ్ఞం వావ వావస సతత్ తదహన్ అహం తస్మై తస్మా ఏవ ఏవ నమస్కృత్య నమస్కృత్య సద నమస్కృత్యేతి నమకృత్య సద ప్రసర్పతి సర్పత్యాత్మన ఆత్మనో నాహర్త్యై అనాహర్త్యై నమ నమో రుద్రాయ రుద్రాయ మఖగ్నే మఖగ్నే నమస్కృత్యా మఖగ్నైతి మఖాగ్నే నమస్కృత్యా మా నమస్కృత్యేతి నమకృత్యా మా పాహి పాహీ ఇత్యాగ్నేయుద్ధం ఆగ్నేయుద్ధం తస్మై ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం తస్మా ఏవ ఏవ నమస్కృత్య నమస్కృత్య సద నమస్కృత్యేతి నమకృత్య సద ప్రసర్పతి సర్పత్యాత్మన ఆత్మనో నాహర్తి అనాహర్తి నమ నమ ఇంద్రాయ ఇంద్రాయ మఖగ్నే మఖఘ్న ఇంద్రియం మఖఘ్నేతి మఖాఘ్నే ఇంద్రియం మే మే వీర్యం వీర్యం మా మామి నిర్వధీ వధీరితి ఇది హోత్రీయం హోత్రీయమాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్త ఇంద్రియస్య ఇంద్రియస్య వీర్యస్య వీర్యస్య నిర్ఘాతాయ అనిర్ఘాతాయయాః అనిర్ఘాతాయేత్యనిహి ఘాతాయ యా వై వై దేవతాః దేవతాః సదసి సదస్యార్తిం ఆర్తిమార్పయంతి ఆర్పయంతి యః ఆర్పయంతి ఇత్యార్పయంతి యస్తాః తా విద్వాన్ విద్వాన్ ప్రసర్పతి ప్రసర్పతి న ప్రసర్పతీతి ప్రసర్పతి న సదసి సదస్యార్తిం ఆర్తివా ఆర్చతి ఋచ్ఛతి నమః నమో అగ్నే అగ్నే మఖఘ్నే మఖఘ్నైతి మఖఘ్నైతి మఖాఘ్నే ఇత్యాహ ఆహైతాః ఏతా వై వై దేవతాః దేవతాః సదసి సదస్యార్తిం ఆర్తిమా ఆర్పయంతి అర్పయంతి తాః తాయః య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ ప్రసర్పతి ప్రసర్పతి న ప్రసర్పతేతి ప్రసర్పతి న సదసి సదస్యార్తిం ఆర్తిమా ఆర్చతి ఋచ్ఛతి దృఢే దృఢే స్థః దృఢే ఇతి దృఢే స్థ శిథిరే శిథిరే సమీచీ శిథిరే ఇతి శిథిరే సమీచీ మా సమీచీ ఇతి సమీచీ మా గుంహసః అగుంహసః పాదం పాతగం సూర్యః సూర్యో మా మా దేవః దేవో దివ్యాద్ దివ్యాదగుంహసః అగుంహసః పాతో పాయు వాయుః వాయురంతరిక్షాద్ అంతరిక్షాదగ్నిః అగ్నిః పృథివ్యాః పృథివ్యా యమః యమః పితృభ్యః పితృభ్యః సరస్వతీ పితృభ్యేతి పితృభ్యః సరస్వతీ మనుష్యేభ్యః మనుష్యేభ్యో దేవీ దేవీ ద్వారౌ దేవీ దేవీ ద్వారౌ మా మా మా మాసం సంతాప్తం ఆప్తం నమః నమః సదసే సదసే నమః నమః సదసః సదసస్పతయే పతయే నమః నమః సఖీనాం సఖీనాం పురోగాణాం పురోగాణాం చక్షుషే పురోగాణామితి పురహాగానాం చక్షుషే నమః నమో దివే దివే నమః నమః పృథివ్యై పృథివ్యా అహే అహే దేధిశవ్య దేధిశవ్యోత్ ఉదతః అతస్తిష్ఠ తిష్ఠాన్యస్య అన్యస్య సదనే సదనే సీద సీదయః యోస్మత్ అస్మత్పాకతరః పాకతర ఉత్ పాకతర ఇది పాకాతరః ఉన్నివతః నివత ఉత్ నివత ఇది నివతః ఉదుద్వతః ఉద్వతశ్చ ఉద్వత ఇత్యుదవతః చ గేషం గేషం పాతం పాతం మా మా ద్యావా పృథివీ యావా పృథివీ అద్య యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అద్యాహ్నః అహ్నః సదః సదో వై వై ప్రసర్పంతం ప్రసర్పంతం పితరః ప్రసర్పంతమిది ప్రసర్పంతం పితరోదో అను ప్రసర్పంతి సర్పంతి తే త ఏనం ఏదమీశ్వరాః ఈశ్వరా విగుంసితోః విగుంసితోః సదః సదః ప్రసర్ప్య ప్రసర్ప్య దక్షిణార్ధం ప్రసర్ప్యేతి ప్రసర్ప్య దక్షిణార్ధం పరాః దక్షిణార్ధమితి దక్షిణార్ధం పరే క్షేత ఈక్షేత ఆగంత అగంత పితరః పితరః పితృవాన్ పితృమానహం పితృమానితి పితృమాన్ అహం యుష్మాభిః యుష్మాభిర్భూయాసం భూయాసం సుప్రజసః సుప్రజసోమయాః సుప్రజస ఇది సుప్రజసః యా యూయమ్ యూయమ్ భూయాస్త భూయాస్తేతి ఇతి తేభ్య తేభ్య ఏవ ఏవ నమస్కృత్య నమస్కృత్య సదః నమస్కృత్యేతి నమహాకృత్య సదః ప్రసర్పతి సర్పత్యాత్మనః ఆత్మనో నాహర్తి నాహర్త్యాగత్య నాహర్తి భక్షా ఏహి ఇహిమా మా ఆవిష విషదీర్ఘాయుత్వాయ దీర్ఘాయుత్వాయ శంతనుత్వాయ దీర్ఘాయుత్వాయేతి దీర్ఘాయుత్వాయ శంతనుత్వాయ రాజ శంతనుత్వాయేతి శంతనుత్వాయ రాజస్పోషాయ పోషాయ వర్చసే వర్చసే సుప్రజాస్త్వాయ సుప్రజాస్త్వాయ సుప్రజాస్త్వాయేతి సుప్రజాహత్వాయ ఏహి ఇహి వసో వసో పూర్వవసో వసో ఇతి వసో పూర్వవసో ప్రియ పూర్వవసో ఇతి పురహార వసో ప్రియో మే మే హృదః హృదోసి అశ్వినో అశ్వినోస్త్వా త్వా బాహుభ్యాం బాహుభ్యాగం సఖ్యాసం బాహుభ్యామితి బాహోభ్యాం సఖ్యాసం ద్రచక్షసం ద్రచక్షసం ద్వా ద్రచక్షసమితి ద్రచక్షసం త్వా దేవ దేవ సోమ సోమ సుచక్షాః సుచక్షావ సుచక్షాది సుచక్షాః అవక్షేషం క్షేషం మంద్రా మంద్రాభిభూతి అభిభూతి కేతు అభిభూతిరిత్యభిర్భూతి కేతుర్యజ్ఞానాం యజ్ఞానాం వాగ్ వాగ్జుషాణ విషాణా సోమస్య సోమస్య తృప్యతు తృప్యతు మంద్రా మంద్రా సర్వాచీ సర్వాచ్యదితి సర్వాచీతి సువర్వాచీ అదిదిరనాహతశీర్ష్ణీ అనాహతశీర్ష్ణీ వాగ్ అనాహతశీర్ష్ణీత్యనాహతాశీర్ష్ణీ వాగ్జుషాణ విషాణ సోమస్య సోమస్య తృప్యతు తృప్యత్వా ఏహి ఇహి విశ్వదర్శనే విశ్వదర్శనే శంభూ విశ్వదర్శన ఇది విశ్వాచర్షణే శంభూర్మయోభూ శంభూరితి శంభూ అయోభూ స్వస్తి అయోభూరితి మయభూ స్వస్తి మా మా హరివర్ణ హరివర్ణ ప్ర హరివర్ణేతి హరివర్ణ ప్రచర చరక్రత్వే క్రత్వే దక్షాయ దక్షాయ రాజ రాజస్పోషాయ పోషాయ సువీరతాయై సువీరతాయై మా సువీరతాయాది సువీరతాయై మా మా మా రాజన్ రాజన్ విభీభిష విభీషో మా మే మే హారది హారదిత్విషా త్విషావధీ వధీరితి వధీ వృషణే సుష్మాయ సుష్మాయాలిషే ఆలిషే వర్చసే వర్చస ఇది వర్చసే వసుమద్గణస్య సోమ వసుమద్గణస్యేతి వసుమద్గణస్య సోమదేవ దేవతే తే మతివిదః మతివిదః ప్రాతస్సవనస్య మతివిద ఇది మతివిదః ప్రాతస్సవనస్య గాయత్రిఛందసః ప్రాతస్సవనస్యేతి ప్రాతః సవనస్య గాయత్రిఛందస ఇంద్రపీతస్య గాయత్రిఛందస ఇది గాయత్రాఛందసః ఇంద్రపీతస్య నారాశకంసపీతస్య ఇంద్రపీతస్యేతి ఇంద్రాపీతస్య నారాశకంసపీతస్య పితృపీతస్య నారాశకంసపీతస్యేతి నారాశకంసపీతస్య పితృపీతస్య మధుమతః పితృపీతస్యేతి పితృపీతస్య మధుమత ఉపహూతస్య మధుమత ఇది మధుమత ఉపహూతస్యోపహూత ఉపహూతస్యేత్యుపాహూతస్య ఉపహూతో భక్షయామి ఉపహూత ఇత్యుపాహూత భక్షయామి రుద్రవద్గణస్య రుద్రవద్గణస్య సోమ రుద్రవద్గణస్యేతి రుద్రవత గణస్య సోమదేవ దేవతే తే మతివిదః మతివిదో మాధ్యందినస్య మతివిద ఇతి మతివిదః మాధ్యందినస్య సవనస్య సవనస్య త్రిష్టుప్ఛందసః త్రిష్టుప్ఛందస ఇంద్రపీతస్య త్రిష్టుప్ఛందస ఇతి త్రిష్టుప్ఛందసః ఇంద్రపీతస్య నరాశకంసపీతస్య ఇంద్రపీతస్యేతి ఇంద్రాపీతస్య నరాశకంసపీతస్య పితృపీతస్య నరాశకంసపీతస్యేతి నరాశకంసపీతస్య పితృపీతస్య మధుమతః పితృపీతస్యేతి పితృపీతస్య మధుమత ఉపహూతస్య మధుమత ఇది మధుమతః ఉపహూతస్యోపహూత ఉపహూతస్యేత్యుపాహూతస్య ఉపహూతో భక్షయామి ఉపహూత ఇత్యుపాహూత భక్షయామి ఆదిత్యవద్గణస్య ఆదిత్యవద్గణస్య సోమ ఆదిత్యవద్గణస్యేత్యాదిత్యవద్ గణస్య సోమదేవ దేవతే తే మతివిదః మతివిదస్తృతీయస్య మతివిద ఇతి మతివిదః తృతీయస్య సవనస్య సవనస్య జగతీఛందసః జగతీఛందస ఇంద్రపీతస్య జగతీఛందస ఇది జగతీఛందసః ఇంద్రపీతస్య నరాశకంసపీతస్య ఇంద్రపీతస్యేతి ఇంద్రాపీతస్య నరాశకంసపీతస్య పితృపీతస్య నరాశకంసపీతస్యేతి నరాశకంసపీతస్య పితృపీతస్య మధుమతః పితృపీతస్యేతి పితృపీతస్య మధుమత ఉపహూతస్య మధుమత ఇది మధుమతః ఉపహూతస్యోపహూత ఉపహూతస్యేత్యుపాహూతస్య ఉపహూతో భక్షయామి ఉపహూత ఇత్యుపాహూత భక్ష్యామేతి భక్ష్యామి ఆప్యాయస్వ ప్యాయస్వ సమేతు ఏతుతే తే విశ్వతః విశ్వతః సోమ సోమవృష్ణియం వృష్ణీయమితి వృష్ణీయం భవా వాజస్య వాజస్య సంగథే సంగథేతి సంగథే ఇన్వమే మే గాత్రాః గాత్రా హరివః హరివో గణాన్ హరివైతి హరివః గణాన్మే మే మా మావి ఇదీదృశ తేదృశ ఇది తీదృశ శివో మే మే సప్తర్షీన్ సప్తర్షీనుప సప్తర్షీనితి సప్తర్షీన్ ఉపతిష్టస్వ తిష్టస్వ మా మే మే వాంగ్ అవాంగ్నాభిమతి అతిగాః గా ఇతి గాః అపామ సోమం సోమమృతాః అమృతా అభూమ అభూమాదర్శ్మ అదర్శ్మ జ్యోతిః జ్యోతిరవిదామ అవిదామ దేవాన్ దేవానితి దేవాన్ కిమస్మాన్ అస్మాన్ కృణవత్ కృణవదరాతి అరాతిః కిమ్ కిమో ఉధూర్తిః ధూర్తిరమృత అమృతమర్త్యస్య మర్త్యస్యేతి మర్త్యస్య యన్మే మా ఆత్మనః ఆత్మా మిందా మిందాభూత్ అభూదగ్నిః అగ్నిస్తత్ కర్తునః పునరా ఆహా ఆహ అహార్జాతవేదాః జాతవేదా విచర్షణిః జాతవేదా ఇతి జాతవేదాః విచర్షణిరితి వీచర్షణిః పునరగ్నిః అగ్నిశ్చక్షుః చక్షురదాత్ రదాత్ పునః పునరింద్రః ఇంద్రో బృహస్పతిః బృహస్పతిరితి బృహస్పతిః పునర్మే మే అశ్వినాః అశ్వినాదివం ఇవం చక్షుః చక్షురా ఆధత్తం ధత్తమక్ష్యోః అక్ష్యోరిత్యక్షోః ఇష్టయజుషస్తే ఇష్టయజుషరితీష్టాయజుషః తే దేవ దేవ సోమ సోమస్తుతస్తోమస్య స్తుతస్తోమస్య శస్తోర్థస్య స్తుతస్తోమస్యేతి స్తుతస్తోమస్య శస్తోర్థస్య హరివతః శస్తోర్థస్యేతి శస్తోర్థస్య హరివత ఇంద్రపీతస్య హరివత ఇతి హరివతః ఇంద్రపీతస్య మధుమతః ఇంద్రపీతస్యేతీంద్రాపీతస్య మధుమత ఉపహూతస్య మధుమత ఇతి మధుమతః ఉపహూతస్యోపహూతః ఉపహూతస్యేత్యుపాహూతస్య ఉపహూతో భక్ష్యామి ఉపహూత ఇత్యుపాహూతః భక్ష్యామీతి భక్ష్యామి ఆపూర్యా స్థ ఆపూర్యా ఇత్యాపూర్యా స్థ ఆమా మాపూరయత పూరయత ప్రజయా ప్రజయా చ ప్రజయేతి ప్రాజయా చ ధనేన ధనేన చ చేతి చ ఏతత్తే తేరత తరయే ఏ చ చత్వాం త్వామను అన్వేతత్ ఏతత్తే ఏ పితామహ పితామహ ప్రపితామహ ప్రపితామహయే ప్రపితామహేతి ప్రాపితామహ ఏ చత్వాం త్వామను అన్వత్ర అత్ర పితర ఇతరో యథాభాగం యథాభాగం మందధ్వం యథాభాగమితి యథాభాగం మందధ్వం నమ నమో వహ వః పితర ఇతరో రసాయ రసాయ నమ నమో వహ వః పితర ఇతర శుష్మాయ శుష్మాయ నమ నమో వహ వః పితర ఇతరో జీవాయ జీవాయ నమ నమో వహ వః పితర ఇతర స్వధాయై స్వధాయై నమ స్వధాయాది స్వధాయై నమో వహ వః పితర ఇతర మన్యవే మన్యవే నమ నమో వహ వః పితర ఇతరో ఘోరాయ ఘోరాయ పితర పితరో నమ నమో వహ భోజే ఏతస్మిన్ ఏతస్మిన్ లోకే లోకే స్థ స్థ యుష్మాన్ యుష్మాగస్తే తేనో అనుయే ఏస్మిన్ అస్మిన్ లోకే లోకే మాం మాం తే తేనో అనుయే య ఏతస్మిన్ ఏతస్మిన్ లోకే లోకే స్థ స్థ యూయం యూయం తేషాం తేషాం వసిష్ఠాః వసిష్ఠా భూయాస్త భూయాస్తయే ఏస్మిన్ అస్మిన్ లోకే లోకేహం అహం తేషాం తేషాం వసిష్ఠః వసిష్ఠో భూయాసం భూయాసం ప్రజాపతే ప్రజాపతేన ప్రజాపత ఇతి ప్రజాపతే న త్వత్ త్వదేతాని ఏతాన్యన్యః అన్యో విశ్వా విశ్వా జాతాని జాతాని పరి పరితా తాబభూవ అభూవేతి బభూవ యత్కామాస్తే యత్కామా ఇతి యత్ కామాః తే జుహుమః జుహుమస్తత్ తన్నః నో అస్తు అస్తు వయమ్ వయగ్గస్యామ శ్యామ పతయః పతయోర్యీణాం రయీణామితి రయీణాం దేవకృతస్యైన సహ దేవకృతస్యేతి దేవాకృతస్య ఏన సోవయజనం అవయజనమసి అవయజనమిత్యవాయజనం అసి మనుష్యకృతస్య మనుష్యకృతస్యైన సహ మనుష్యకృతస్యేతి మనుష్యాకృతస్య ఏన సోవయజనం అవయజనమసి అవయజనమిత్యవాయజనం అసి పితృకృతస్య పితృకృతస్యైన సహ పితృకృతస్యేతి పితృకృతస్య ఏన సోవయజనం అవయజనమసి అవయజనమిత్యవాయజనం అస్యప్సు అప్సు ధౌతస్య అప్సిత్యభూసు ధౌతస్య సోమ సోమదేవ దేవతే తే ఋభిః సుతస్య ఋభిరితి ఋభిః సుతస్యేష్టయజుషః ఇష్టయజుషస్తుతస్తోమస్య ఇష్టయజుషైతిష్టాయజుషః సుతస్తోమస్య శస్తోర్థస్య సుతస్తోమస్యేతి స్తుతస్తోమస్య శస్తోర్థస్య యః శస్తోర్థస్యేతి శస్తోర్థస్య యో భక్షః భక్షో అశ్వసనిః అశ్వసనిర్యః అశ్వసనిరిత్యశ్వాసనిః యో గోసనిః గోసనిస్తస్య గోసనిరితి గోసనిః తే పితృభి పితృభిర్భక్షంగృత పితృభరితి పితృభి భక్షంగృత్యోపహూత భక్షంగృత్యేతి భక్షంగృత ఉపహూత్యోపహూత ఉపహూత్యేత్యుపాహూత ఉపహూతో భక్ష్యామి ఉపహూత ఇత్యుపాహూత భక్ష్యామీతి భక్ష్యామి మహీనాం ప్రజ ప్రజోసి అసి విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం తమోః తమోరుధ్యాసం రధ్యాసమద్య అద్య పృషదీనాం పృషదీనాం గ్రహం గ్రహం పృషదీనాం పృషదీనాం గ్రహ రహోసి అసి విష్ణోః విష్ణోర్హృదయం హృదయమసి అస్యేకం ఏకమిష ఇష విష్ణుః విష్ణుస్త్వా త్వాను అనువి విచక్రమే చక్రమే భూతిః భూతిర్దధ్నా దధ్నా ఘృతేన ఘృతేన వర్ధతాం వర్ధతాం తస్య తస్య మా మేష్టస్య ఇష్టస్య వీతస్య వేదస్య ద్రవిణం ద్రవిణమా ఆగమ్యాత్ గమ్యాజ్యోతి జ్యోతిరసి అసి వైశ్వానరం వైశ్వానరం వృష్ణీయై వృష్ణీయై దుగ్ధం దుగ్ధం యావతీ యావతీ ద్యావా పృథివీ యావతీ ఇది యావతీ యావా పృథివీ మహిత్వా యావా పృథివీ ఇది ద్యావా ఆ పృథివీ మహిత్వా యావత్ మహిత్వేతి మహిత్వా యావచ్చ చ సప్త సప్త సింధవః సింధవో వితస్థో వితస్థురితి వీతస్థో తావంతమింద్ర ఇంద్రతే ఏ గ్రహం గ్రహపుంసః సహోర్జా ఊర్జా గృహామి గృహామ్యస్తృతం అస్తృతమిత్యస్తృతం యత్కృష్ణశకునః కృష్ణశకునః పృషదాజ్యం కృష్ణశకున ఇతి కృష్ణశకునః పృషదాజ్యమవమృషేత్ పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం అవమృషేచ్ఛూద్రాః అవమృషేత్యవమృషేత్ శూద్ర అస్య అస్య ప్రమాయుకాః ప్రమాయుకాస్యుః ప్రమాయుకా ఇతి ప్రామాయుకాః స్యుర్యత్ యచ్వా శ్వావమృషేత్ అవమృషేచ్చతుష్పాదః అవమృషేరిత్యవమృషేత్ చతుష్పాదోస్య చతుష్పాదైతి చతుః పాదః అస్య పశవః పశవః ప్రమాయుకాః ప్రమాయుకాస్యుః ప్రమాయుకా ఇతి ప్రామాయుకాః స్యుర్యత్ యత్స్కందేత్ స్కందేద్యజమానః యజమానః ప్రమాయుకః ప్రమాయుక స్యాత్ ప్రమాయుక ఇతి ప్రామాయుకః స్యాత్ పశవః పశవో వై వై పృషదాజ్యం పృషదాజ్యం పశవః పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం పశవో వై వా ఏతస్య ఏతస్య స్కందంతి స్కందంతి యస్య యస్య పృషదాజ్యం పృషదాజ్యగ్ స్కందతి పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం స్కందతియత్ యత్పృషదాజ్యం పృషదాజ్యం పునః పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం పునర్గృహ్ణాతి గృహ్ణాతి పశూన్ పశూనేవ ఏవాస్మై అస్మై పునః పునర్గృహ్ణాతి గృహ్ణాతి ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై పృషదాజ్యం పృషదాజ్యం ప్రాణ పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వా ఏతస్య ఏతస్య స్కందతి స్కందతి యస్య యస్య పృషదాజ్యం పృషదాజ్యగ్ స్కందతి పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం స్కందతియత్ యత్పృషదాజ్యం పృషదాజ్యం పునః పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం పునర్గృహ్ణాతి గృహ్ణాతి ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవాస్మై అస్మై పునః పునర్గృహ్ణాతి గృహ్ణాతి హిరణ్యం హిరణ్యమవధాయ అవధాయ గృహ్ణాతి అవధాయేత్యవాధాయ గృహ్ణాత్యమృతం అమృతం వై వై హిరణ్యం హిరణ్యం ప్రాణ ప్రాణఃపృషదాజ్యం ప్రాణ ఇతి ప్రాణ పృషదాజ్యమృతం పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం అమృతమేవ ఏవాస్య అస్య ప్రాణే ప్రాణే దధాతి ప్రాణ ఇతి ప్రాణే దధాతి శతమానం శతమానం భవతి శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుః పురుషః శతాయుదితి శత ఆయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియేతి శత ఇంద్రియః ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యశ్వం అశ్వమవ అవఘ్రాపయతి ఘ్రాపయతి ప్రజాపత్యః ప్రజాపత్యో వై ప్రజాపత్యేతి ప్రజాపత్యః వా అశ్వః అశ్వః ప్రజాపత్యః ప్రజాపత్యః ప్రాణః ప్రజాపత్యేతి ప్రజాపత్యః ప్రాణస్వాత్ ప్రాణ ఇతి ప్రాణః స్వాదేవ ఏవాస్మై అస్మై యోనేః యోనేః ప్రాణం ప్రాణన్నిః ప్రాణమితి ప్రాణం నిర్మిమీతే నిర్మే దేవి వివై వా ఏతస్య ఏతస్య యజ్ఞః యజ్ఞశ్చిద్యతే ఛిద్యతే యస్య యస్య పృషదాజ్యం పృషదాజ్యగ్ స్కందతి పృషదాజ్యమితి పృషత్ ఆజ్యం స్కందతి వైష్ణవ్యా వైష్ణవ్యర్చా ఋచా పునః పునర్గృహ్ణాతి గృహ్ణాది యజ్ఞః యజ్ఞో వై వై విష్ణుః విష్ణుర్యజ్ఞేన యజ్ఞేనైవ ఏవ యజ్ఞం యజ్ఞగుంసం సంతనోతి తనోతీతి తనోతి దేవ సవితః సవితరేతత్ ఏతత్తే తే ప్రాహ ఆహతత్ ప్రచ చువ సువ ప్రచ చ యజ యజ బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మా బ్రహ్మాయుష్మత్యా ఆయుష్మత్యాజ రుచో మా మా గాత గాత తనోపాత్ తనోపాత్సాంన తనోపాది తనోపాత్ సాంన సత్యా సత్యావ ఆశిష ఆశిష సంతు ఆశిష ఇత్యాశిష సంతు సత్యా సత్యా ఆకూతయ ఆకూతయ ఋతం ఆకూతయ ఇత్యాకూతయ ఋతం చ సత్యం సత్యం చ వదత వదత స్తుత స్తుత దేవస్య దేవస్య సవితః సవితః ప్రసవే ప్రసవే స్తుతస్య ప్రసవైతి ప్రాసవే సుతస్య స్తుతం స్తుతమసి అస్యూర్జం ఊర్జం మహ్యం మహ్యగ్ స్తుతం స్తుతం దుహా దుహామా ఆమా మా స్తుతస్య స్తుతస్య స్తుతం స్తుతం గమ్యాత్ గమ్యాచ్ఛస్త్రస్య శస్త్రస్య శస్త్రం శస్త్రమసి అస్యూర్జం ఊర్జం మహ్యం మహ్యగం శస్త్రం శస్త్రం దుహా దుహామా ఆమా మా శస్త్రస్య శస్త్రస్య శస్త్రం శస్త్రం గమ్యాత్ గమ్యాదింద్రియావంత ఇంద్రియావంతో వనామహే ఇంద్రియావంత ఇతి ఇంద్రియావంత వనామహే దుక్షీమహి దుక్షీమహి ప్రజా ప్రజామిషం ప్రజామితి ప్రాజా ఇషమితీషం సా మే మే సత్యా సత్యాశీ ఆశీర్దేవేషు ఆశీరిత్యా ఆశీ దేవేషు భూయాత్ భూయాద్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం మా బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం మా ఆగమ్యాత్ గమ్యాదితి గమ్యాత్ యజ్ఞాబూవ బూవ సహ స ఆబూవ బూవ సహ స ప్రజజ్ఞే జజ్ఞే సహ సవావృధే ఆవృధ ఇతి వావృధే సదేవానాహం దేవానామధిపతి అధిపతిర్బూవ అధిపతిరిధిపతి అభూవ సహ సో అస్మాన్ అస్మాగం అధిపతీన్ అధిపతీన్ కరోతు అధిపతీరిధిపతీన్ కరోతు వయమ్ వయగ్గస్యామ శ్యామ పతయ పతయోరీణా రీణామితిరీణా యజ్ఞో వా వై వై యజ్ఞపతిం యజ్ఞపతిం దుహే యజ్ఞపతిమితి యజ్ఞాపతిం దుహే యజ్ఞపతి యజ్ఞపతిర్వా యజ్ఞపతిరితి యజ్ఞాపతి వా యజ్ఞం యజ్ఞం దుహే దుహే సహ సయ యస్తుతశస్త్రయో స్తుతశస్త్రయోర్దోహం స్తుతశస్త్రయోరితి స్తుతశస్త్రయో దోహమవిద్వాన్ అవిద్వాన్ యజతే యజతే తమ్ తం యజ్ఞ యజ్ఞో దుహే దుహే సహ స ఇష్ట్వా ఇష్ట్వా పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి యః ఏనయో ఏనయోర్దోహం దోహం విద్వాన్ విద్వాన్ యజతే యజతే సహ స యజ్ఞం యజ్ఞం దుహే దుహే సహ స ఇష్ట్వా ఇష్ట్వా వసీయాన్ వసీయాన్ భవతి భవతి స్తుతస్య స్తుతస్య స్తుతం స్తుతమసి అస్యూర్జం ఊర్జం మహ్యం మహ్యగ్ స్తుతం స్తుతం దుహా దుహామా ఆమా మా స్తుతస్య స్తుతస్య స్తుతం స్తుతం గమ్యాత్ గమ్యాచ్ఛస్త్రస్య శస్త్రస్య శస్త్రం శస్త్రమసి అస్యూర్జం ఊర్జం మహ్యం మహ్యగం శస్త్రం శస్త్రం దుహాం దుహామా ఆమా మా శస్త్రస్య శస్త్రస్య శస్త్రం శస్త్రం గమ్యాత్ గమ్యాదితి ఇత్యాహ ఆవైష ఏష వై వై స్తుతశస్త్రయో స్తుతశస్త్రయోర్దోహ స్తుతశస్త్రయోరితి స్తుతశస్త్రయో దోహస్తం తంయః య ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ యజతే యజతే దుహే దుహ ఏవ ఏవ యజ్ఞం యజ్ఞమిష్ట్వా ఇష్ట్వా వసీయాన్ వసీయాన్ భవతి భవతీతి భవతి శ్యేనాయ పత్మనే పత్మనే స్వాహా స్వాహా వట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభిగూర్తాయ నమః స్వయమభిగూర్తాయేతి స్వయం అభిగూర్తాయ మా విష్టంభాయ విష్టంభాయ ధర్మణే విష్టంభాయేతి విస్తంభాయ ధర్మణే స్వాహా స్వాహా వట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభిగూర్తాయ నమః స్వయమభిగూర్తాయేతి స్వయం అభిగూర్తాయ నమః పరిధయే పరిధయే జనప్రథనాయ పరిధయ ఇతి పరిధయే జనప్రథనాయ స్వాహా జనప్రథనాయేతి జనప్రథనాయ స్వాహా వట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభిగూర్తాయ నమః స్వయమభిగూర్తాయేతి స్వయం అభిగూర్తాయ నమ ఊర్జే ఊర్జే హోత్రాణాం హోత్రాణాగ స్వాహా స్వాహా వట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభిగూర్తాయ నమః స్వయమభిగూర్తాయేతి స్వయం అభిగూర్తాయ నమ పయసే పయసే హోత్రాణాం హోత్రాణాగ స్వాహా స్వాహా వట్ వట్ స్వయమభిగూర్తాయ స్వయమభివోర్తాయ నమః స్వయమభివోర్తాయేతి స్వయం అభివోర్తాయ నమః ప్రజాపతయే ప్రజాపతయే మనవే ప్రజాపతయేతి ప్రజాపతయే మనవే స్వాహా స్వాహా వట్ వట్ స్వయమభివోర్తాయ స్వయమభివోర్తాయ నమః స్వయమభివోర్తాయేతి స్వయం అభివోర్తాయ నమ ఋతం ఋతవతపాః ఋతపాః సువర్వారే ఋతపాయత్రితాపాః సువర్వాట్ స్వాహా సువర్వాడితి సువహావాట్ స్వాహావట్ వట్ స్వయమభిగోర్తాయ స్వయమభిగోర్తాయ నమః స్వయమభిగోర్తాయేతి స్వయం అభిగోర్తాయ నమస్త్రంపంతాం త్రంపంతా గుంహోత్రాః హోత్రా మధోః మధోర్ఘృతస్య ఘృతస్య యజ్ఞపతిం యజ్ఞపతిం ఋషయః యజ్ఞపతిమితి యజ్ఞాపతిం ఋషయ ఏన సాహో ఆహురిత్యాహో ప్రజా నిర్భక్తాః ప్రజాయితి ప్రజాః నిర్భక్తాః అనుతప్యమానాః నిర్భక్తాయితి భక్తాః అనుతప్యమానా మధవ్యో అనుతప్యమానా ఇత్యనుతప్యమానాః మధవ్యో స్తోకౌ స్తోకావప ఆపాతౌ తౌరరాధ రరాధేతి రరాధ సన్నః నస్తాభ్యాం తాభ్యాగుం సృజతు సృజతు విశ్వకర్మ విశ్వకర్మ ఘోరాః విశ్వకర్మేతి విశ్వకర్మ ఘోరా ఋషయః ఋషయో నమః నమో అస్తు అస్తేభ్యః ఏభ్య ఇత్యేభ్యః చక్షుష ఏషాం ఏషాం మనసః మనసశ్చ సంధౌ సంధౌ బృహస్పతయే సంధావితి సాంధౌ బృహస్పతయే మహి మహిషత్ సద్యుమత్ ద్యుమన్ నమః ద్యుమతితి ద్యుమత్ నమ ఇతి నమః నమో విశ్వకర్మణే విశ్వకర్మణే సహ విశ్వకర్మణ ఇతి విశ్వకర్మణే స ఉపాతు పాత్వస్మాన్ అస్మానన్యాన్ అనన్యాన్ సోమపాన్ సోమపాన్ మన్యమానః సోమపానితి సోమాపాన్ మన్యమాన ఇతి మన్యమానః ప్రాణస్య విద్వాన్ ప్రాణస్యేతి ప్రాణస్య విద్వాన్ సమరే సమరేన సమర ఇతి సం అరే నధీర ధీర ఏనః ఏనశ్చక్రువాన్ చక్రువాన్ మహి మహి బద్ధః బద్ధ ఏషాం ఏషామిత్యేషాం తం విశ్వకర్మన్ విశ్వకర్మన్ ప్ర విశ్వకర్మన్నితి విశ్వకర్మన్ ప్రముంచ ముంచాస్వస్తయే స్వస్తయే యే భక్షయంతః భక్షయంతో న వసూని వసూన్యానృహు ఆనృహురిత్యానృహు యానగ్నయః అనగ్నయోన్వతప్యంత అన్వతప్యంత ధిష్ణయాః అన్వతప్యంతేత్యనో అతప్యంత ధిష్ణయా ఇయమ్ ఇయమ్ తేషాహం తేషామవయా అవయా దురిష్ట్యై దురిష్ట్యై స్విష్టిం దురిష్ట్యా ఇతి దుహో ఇష్టిః స్విష్టిన్న స్విష్టిమితి సో ఇష్టిం నస్తాం తాం కృణోతు కృణోతు విశ్వకర్మ విశ్వకర్మేతి విశ్వకర్మ నమః పితృభ్యః పితృభ్యో అభి పితృభ్యైతి పితృభ్యః అభియే ఏన నో అఖ్యన్ అఖ్యను యజ్ఞకృతః యజ్ఞకృతో యజ్ఞకామాః యజ్ఞకృత ఇతి యజ్ఞకృతః యజ్ఞకామాః సుదేవాః యజ్ఞకామా ఇతి యజ్ఞకామాః సుదేవా అకామాః సుదేవా ఇతి సుదేవాః అకామావః ఓ దక్షిణాం దక్షిణాన్న నీనిమ నీనిమమా మానః నస్తస్మాత్ తస్మాదేన సహ ఏన సహ పాపయిష్ట పాపయిష్టేతి పాపయిష్ట యావంతో వై వై సదస్యాః సదస్యాస్తే తే సర్వే సర్వే దక్షిణ్యాః దక్షిణ్యాస్తేభ్యః తేభ్యో యః యో దక్షిణాం దక్షిణాన్న ననయేత్ నయేదా ఐభ్యః ఏభ్యో వృశ్చేత వృశ్చేత యత్ యద్వైశ్వకర్మణాని వైశ్వకర్మణాని జుహోతి వైశ్వకర్మణానీతి వైశ్వకర్మణాని జుహోతి సదస్యాన్ సదస్యానేవ ఏవ తత్ తత్ప్రీణాతి ప్రీణాత్యస్మే అస్మే దేవాస అస్మే ఇత్యస్మే దేవాసో వపుషే వపుషే చికిత్సత చికిత్సత యమ్ యమాశిరాః ఆశిరా దంపతీ దంపతీ వామం దంపతీ ఇతి దంపతీ వామమశ్నుతః అశ్నుత ఇత్యశ్నుతః పుమాన్ పుత్రః పుత్రో జాయతే జాయతే విందతే విందతే వసు వస్వథ అథ విశ్వే విశ్వే అరపాః అరపా ఏధతే ఏధతే గృహః గృహరితి గృహః ఆశీర్దాయా దంపతీ ఆశీర్దాయా ఇత్యాశీః దాయా దంపతీ వామం దంపతీ ఇతి దంపతీ వామమశ్నుతాం అశ్నుతామరిష్టః అరిష్టో రాజః రాజసచతాం సచతాగం సమోకసా సమోకసే దిశం ఓకసా య ఆసిచత్ అసిచత్ సందుగ్ధం సందుగ్ధం కుంభ్యా సందుగ్ధమితి సాందుగ్ధం కుంభ్యా సహ సహేష్టేన ఇష్టేన యామన్ యామన్నమతిం అమతిం జహాతు జహాతు సహ స ఇది సహ సర్పిర్గ్రీవీ పీవరీ సర్పిర్గ్రీవీతి సర్పిః గ్రీవీ పీవర్యస్య అస్య జాయా జాయా పీవానః పీవానః పుత్రః పుత్రా అగృషాస అగృషాసో అస్య అస్యేత్య సహజానిర్య సహజానిరితి సహజాని యస్సుమఖస్యమాన సుమఖస్యమాన ఇంద్రాజ సుమఖస్యమాన ఇది సుమఖస్యమాన ఇంద్రాజాశిరం ఆశిరగుం సహ సహ కుంభ్యా కుంభ్యాదాత్ అదాదిత్యదాత్ ఆశీర్మే ఆశీరిత్యా ఆశీ మహూర్జం ఊర్జముత ఉత సుప్రజాస్త్వం సుప్రజాస్త్వమిషం సుప్రజాస్త్వమిది సుప్రజాహత్వం ఇషం దధాతు దధాతు ద్రవిణం ద్రవిణకం సవర్చసం సవర్చసమితి సవర్చసం సంజయం క్షేత్రాణి సంజయన్నితి సంజయన్ క్షేత్రాణి సహసా సహసాహం అహమింద్ర ఇంద్రకృణ్వాన కృణ్వానో అన్యాన్ అన్యాగుం అధరాన్ అధరాన్ సపత్నాన్ సపత్నానితి సపత్నాన్ భూతమసి విభూతే భూతే మా మాధా ధాముఖం ముఖమసి అసిముఖం ముఖం భూయాసం భూయాసం ద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యాం త్వా ద్యావాపృథివీభ్యామితి ద్యావాపృథివీభ్యాం త్వాపరి పరిగృహ్ణామి గృహ్ణామి విశ్వే విశ్వే త్వా త్వాదేవా దేవా వైశ్వానరా వైశ్వానరా ప్రత్యావయంతో శ్యావయంతు దివి దివి దేవాన్ దేవాందృగం నృగంహాంతరిక్షే అంతరిక్షే వయాగుంసి వయాగుంసి పృథివ్యాం పృథివ్యాం పార్థివాన్ పార్థివాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ ధ్రువేణ హవిషా హవిషావ అవ సోమం సోమం నయామసి నయామసీతి నయామసి యథాన నస్సర్వం సర్వమిత్ ఇజ్జగత్ జగదయక్ష్మం అలక్ష్మం సుమనా ఆహ సుమనా అసత్ సుమనా ఇతి సుమనా ఆహ ఆసదిత్యసత్ యథాన న ఇంద్ర ఇంద్ర ఇత్ ఇద్విషః విషః కేవలీ కేవలీ సర్వాహ సర్వాః సమనస సమనసః కరత్ సమనస ఇతి సమనస కరాదితి కరత్ యథాన నస్సర్వాహ సర్వా ఇత్ ఇద్విషః దిశోస్మాకం అస్మాకం కేవలీ కేవలీరసన్ అసన్నిత్యసన్ యద్వై వై హోతా హోతా అధ్వర్యం అధ్వర్యమభ్యాహ్వయతే అభ్యాహ్వయతే వజ్రం అభ్యాహ్వయతేత్యభి ఆహ్వయతే వజ్రమేనం ఏనమభి అభిప్ర ప్రవర్తయతి వర్తయత్యుక్తశాః ఉక్తశా ఇతి ఉక్తశా ఇత్యుక్తశాః ఇత్యాహ ఆహ ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రతిగీర్య ప్రాతస్సవనమిది ప్రాతః సవనం ప్రతిగీర్య త్రీణి ప్రతిగీర్యేతి ప్రతిగీర్య త్రీణ్యేతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి త్రిపదాః త్రిపదా గాయత్రీ త్రిపదేతి త్రిపదాః గాయత్రీ గాయత్రం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం గాయత్ర్యా ప్రాతస్సవనమిది ప్రాతః సవనం గాయత్ర్యైవ ఏవ ప్రాతస్సవనే ప్రాతస్సవనే వజ్రం ప్రాతస్సవనైతి ప్రాతః సవనే వజ్రమంతః అంతర్ధత్తే దత్త ఉక్తం ఉక్తం వాచి వాచీతి ఇత్యాహ ఆహమాధ్యందినం మాధ్యందినగం సవనం సవనం ప్రతిగీర్య ప్రతిగీర్య చత్వారి ప్రతిగీర్యేతి ప్రతిగీర్య చత్వార్యేతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి చతుష్పద చతుష్పదా త్రిష్టప్ చతుష్పదేది చతుపద త్రిష్టప్ త్రైష్టభం త్రైష్టభం మాధ్యందినం మాధ్యందినగం సవనం సవనం త్రిష్టభా త్రిష్టుభైవ ఏవ మాధ్యందినే మాధ్యందినే సవనే సవనే వజ్రం వజ్రమంతః అంతర్ధత్తే దత్త ఉక్తం ఉక్తం వాచి వాచీంద్రాయ ఇంద్రాయేతి ఇత్యాహ ఆహ తృతీయ సవనం తృతీయ సవనం ప్రతిగీర్య తృతీయ సవనమితి తృతీయ సవనం ప్రతిగీర్య సప్త ప్రతిగీర్యేతి ప్రతిగీర్య సప్తైతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి సప్తపద సప్తపద శక్వరీ సప్తపదేది సప్తపద శక్వరీ శాక్వర శాక్వరో వజ్ర వజ్రో వజ్రేణ వజ్రేణ ఇవ ఏ తృతీయ సవనే తృతీయ సవనే వజ్రం తృతీయ సవన ఇది తృతీయ సవనే వజ్రమంతః అంతర్ధత్తే ధత్తే బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి సః సతు త్వయి వా అధ్వర్యో అధ్వర్యుః స్యాత్ సాద్యః యో యథా సవనం యథా సవనం ప్రతికరే యథా సవనమితి యథా సవనం ప్రతికరే ఛందాగుంసి ప్రతికర ఇది ప్రతికరే ఛందాగుంసి సంపాదయేత్ సంపాదయేత్తేదః సంపాదయేదితి సంపాదయేత్ తేదః ప్రాతస్సవనే ప్రాతస్సవన ఆత్మన్ ప్రాతస్సవన ఇది ప్రాతః సవనే ఆత్మన్ దధీత దధీతేంద్రియం ఇంద్రియం మాధ్యందినే మాధ్యందినే సవనే సవనే పశూన్ పశూరుస్తృతీయ సవనే తృతీయ సవన ఇతి తృతీయ సవన ఇతి తృతీయ సవనే ఇత్యుక్తశాః ఉక్తశా ఇతి ఉక్తశా ఇత్యుక్తశాః ఇత్యాహ ఆహ ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రతిగీర్య ప్రాతస్సవనమిది ప్రాతః సవనం ప్రతిగీర్య త్రీణి ప్రతిగీర్యేతి ప్రతిగీర్య త్రీణ్యేతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి త్రిపదాః త్రిపదా గాయత్రీ త్రిపదేతి త్రిపదాః గాయత్రీ గాయత్రం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రాతస్సవనే ప్రాతస్సవనమిది ప్రాతః సవనం ప్రాతస్సవన ఏవ ప్రాతస్సవనమిది ప్రాతః సవనే ఏవ ప్రతిగరే ప్రతిగరే ఛందాగుంసి ప్రతిగర ఇది ప్రతిగరే ఛందాగుంసి సంపాదయతి పాదయత్యథో అథో తేజ అథో ఇత్యథో తేజో వి వై గాయత్రీ గాయత్రీ తేజ తేజ ప్రాతస్సవనం ప్రాతస్సవనం తేజ ప్రాతస్సవనమిది ప్రాతః సవనం తేజ ఏవ ఏవ ప్రాతస్సవనే ప్రాతస్సవన ఆత్మన్ ప్రాతస్సవన ఇది ప్రాతః సవనే ఆత్మన్ ధర్తే ధర్త ఉక్తం ఉక్తం వాచి వాచీతి ఇత్యాహ ఆహ మాధ్యందినం మాధ్యందినం సవనం సవనం ప్రతిగీర్య ప్రతిగీర్య చత్వారి ప్రతిగీర్యేతి ప్రతిగీర్య చత్వార్యేతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి చతుష్పదా చతుష్పదా త్రిష్టప చతుష్పదే చతుపదా త్రిష్టప్త్రైష్టభం త్రైష్టభం మాధ్యందినం మాధ్యందినకం సవనం సవనం మాధ్యందినే మాధ్యందిన ఏవ ఏవ సవనే సవనే ప్రతిగరే ప్రతిగరే ఛందాగుంసి ప్రతిగర ఇది ప్రతిగరే ఛందాగుంసి సంపాదయతి పాదయత్యథో అథో ఇంద్రియం అథో ఇత్యథో ఇంద్రియం వై వై త్రిష్టుక్ త్రిష్టుకింద్రియం ఇంద్రియం మాధ్యందినం మాధ్యందినకం సవనం సవనమింద్రియం ఇంద్రియమేవ ఏవ మాధ్యందినే మాధ్యందినే సవనే సవన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఉక్తం ఉక్తం వాచి వాచీంద్రాయ ఇంద్రాయేతి ఇత్యాహ ఆహ తృతీయ సవనం ప్రతిగీర్య తృతీయ సవనమిది తృతీయ సవనం ప్రతిగీర్య సప్త ప్రతిగీర్యేతి ప్రతిగీర్య సప్త ఏతాని ఏతాన్యక్షరాణి అక్షరాణి సప్తపదా సప్తపదా శక్వరీ సప్తపదేతి సప్తపదా శక్వరీ శాక్వరాః శాక్వరాః పశవః పశవో జాగతం జాగతం తృతీయ సవనం తృతీయ సవనం తృతీయ సవనే తృతీయ సవనమిది తృతీయ సవనం తృతీయ సవన ఏవ తృతీయ సవన ఇది తృతీయ సవనే ఏవ ప్రతిగరే ప్రతిగరే ఛందాగుంసి ప్రతిగర ఇది ప్రతిగరే ఛందాగుంసి సంపాదయతి పాదయత్యథో అథో పశవ అథో ఇత్యథో పశవో వై వై జగతి జగతి పశవ పశవస్తృతీయ సవనం తృతీయ సవనం పశూన్ తృతీయ సవనమిది తృతీయ సవనం పశూనేవ ఏవ తృతీయ సవనే తృతీయ సవన ఆత్మన్ తృతీయ సవన ఇది తృతీయ సవనే ఆత్మన్ ధత్తే ధత్తేజత్ యద్వై వై హోతా హోతా అధ్వర్యం అధ్వర్యమభ్యాహ్వయతే అభ్యాహ్వయత ఆవ్యం అభ్యాహ్వయత ఇత్యభి ఆహ్వయతే ఆవ్యమస్మిన్ అస్మిన్ దధాతి దధాతి తత్ తద్యత్ యన్న నాపహనీత అపహనీత పురా అపహనీతేత్యపహనీత పురాస్య అస్య సంవత్సరాత్ సంవత్సరాద్ గృహే సంవత్సరాది సంవత్సరాత్ గృహ ఆ వే వీరన్ వే వీరం శోగుంసా ఆ శోగుంసా మోద మోద ఇవ ఇవేతి ఇది ప్రత్యాహ్వయతే ప్రత్యాహ్వయతే తేన ప్రత్యాహ్వయత ఇది ప్రతి ఆహ్వయతే తేనైవ ఏవ తత్ తదప అపహతే హతే యథా వై వా ఆయతాం ఆయతాం ప్రతీక్షతే ఆయతామిత్యాయతాం ప్రతీక్షత ఏవం ప్రతీక్షత ఇది ప్రతీక్షతే ఏవమద్ధర్యః అద్ధర్యః ప్రతిగరం ప్రతిగరం ప్రతి ప్రతిగరమిది ప్రతిగరం ప్రతీక్షతే ఈక్షతే యత్ యదభిప్రతిగృణీయాత్ అభిప్రతిగృణీయాద్ యథా అభిప్రతిగృణీయాదిత్యభి ప్రతిగృణీయాత్ యథా యతయా ఆయతయా సమృచ్ఛతే ఆయతయేత్యాయతయా సమృచ్ఛతే తాదృక్ సమృచ్ఛత ఇది సమృచ్ఛతే తాదృగేవ ఏవ తత్ తద్యత్ యదర్ధర్చాత్ అర్ధర్చాల్లుప్యేత అర్ధర్చాదిత్యర్ధర్చాత్ లుప్యేత యథా యథా ధావద్భ్యః ధావద్భ్యో హీయతే ధావద్భ్యేతి ధావద్భ్యః హీయతే తాదృక్ తాదృగేవ ఏవ తత్ తత్ప్రవాహుక్ ప్రవాహుగ్వై ప్రవాహువిది ప్రావాహుక్ వా ఋత్విజాం ఋత్విజాముద్గీథాః ఉద్గీథా ఉద్గీథః ఉద్గీథా ఇత్యుద్గీథాః ఉద్గీత ఏవ ఉద్గీత ఇత్యుద్గీథః ఏవోద్గాతృణాం ఉద్గాతృణాం వృచః ఉద్గాతృణామిత్యుద్గాతృణాం వృచః ప్రణవః ప్రణవ ఉక్తశగుంసినాం ప్రణవ ఇది ప్రాణవః ఉక్తశగుంసినాం ప్రతిగరః ఉత్థశకంసినామిత్యుత్థశకంసినా ప్రతికరో ఉద్ధర్యూణాం ప్రతికర ఇది ప్రతికర ఉద్ధర్యూణాం యః ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ ప్రతిగృణాతి ప్రతిగృణాత్యన్నాదః ప్రతిగృణాతీతి ప్రతిగృణాతి అన్నాద ఏవ అన్నాద ఇత్యన్నాదః ఏవ భవతి భవత్యా ఆస్య అస్య ప్రజాయాం ప్రజాయాం వాజీ ప్రజాయామితి ప్రజాయాం వాజీ జాయతే జాయత ఇయమ్ ఇయమ్ వై వై హోతా హోతాసౌ అసావద్ధర్యో అద్ధర్యుర్యత్ యదాసీన ఆసీన శగుంసతి శగుంసత్యస్యాః అస్యా ఏవ ఏవ తత్ తద్ధోతా హోతాన నైతి ఏత్యాస్తే ఆస్త ఇవ ఇవ హి హీయమ్ ఇయమథో అథో ఇమాం అథో ఇత్యథో ఇమామేవ ఏవ తేన తేన యజమాన యజమానో దుహే దుహేయత్ యత్తిష్టన్ తిష్టన్ ప్రతిగృణాతి ప్రతిగృణాత్యముష్యాహ ప్రతిగృణాతీతి ప్రతిగృణాతి అముష్యా ఏవ ఏవ తత్ తదద్ధర్యుః అద్ధర్యుర్న నైతి ఏది తిష్ఠతి తిష్ఠతీవ ఇవ హి యదసౌ అసావథో అథో అమూమ్ అథో ఇత్యథో అమూమేవ ఏవ తేన తేన యజమానః యజమానో దుహే దుహేయత్ యదాసీన ఆసీన శగుంసతి శగుంసతి తస్మాత్ తస్మాదితః ప్రదానం ఇతః ప్రదానం దేవాః ఇతః ప్రదానమితీతః ప్రదానం దేవా ఉప ప్రజీవంతి జీవంతి యత్ యత్తిష్టన్ తిష్టన్ ప్రతిగృణాతి ప్రతిగృణాతి తస్మాత్ ప్రతిగృణాతీతి ప్రతిగృణాతి తస్మాదమతః ప్రదానం అమతః ప్రదానం మనుష్యాః మృతః ప్రదానమిత్యమతః ప్రదానం మనుష్యా ఉప ఉపజీవంతి జీవంతి యత్ యత్ప్రాణ్ ప్రాణాసీనః ఆసీనః శగుంసతి శగుంసతి ప్రత్యంగ్ ప్రత్యంగ్ తిష్టన్ తిష్టన్ ప్రతిగృణాతి ప్రతిగృణాతి తస్మాత్ ప్రతిగృణాతీతి ప్రతిగృణాతి తస్మాత్ ప్రాచీనం ప్రాచీనం వేతః ప్రేతోధీయతే ధీయతే ప్రతీచీ ప్రతీచీ ప్రజాః ప్రజా జాయంతే ప్రజా ఇది ప్రజాః జాయంతే యత్ యద్వై వై హోతా హోతా అద్ధర్యం అద్ధర్యమభ్యాహ్వయతే అభ్యాహ్వయతే వజ్రం అభ్యాహ్వయతే ఇత్యభి ఆహ్వయతే వజ్రమేనం ఏనమభి అభిప్ర ప్రవర్తయతి వర్తయతి పరాన్ పరాంగా ఆవర్తతే వర్తతే వజ్రం వజ్రమేవ ఏవ తత్ తన్ని నికరోతి కరోతీతి కరోతి ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామాగృహీతః అసి వాక్షసత్ వాక్షసదసి వాక్షసరితి వాక్షాసత్ అసి వాక్పాభ్యాం వాక్పాభ్యాం త్వా వాక్పాభ్యామితి వాక్పాభ్యాం త్వా కృతుపాభ్యాం కృతుపాభ్యామస్య కృతుపాభ్యామితి క్రతూపాభ్యాం అస్య యజ్ఞస్య ధ్రువస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం అధ్యక్షాభ్యాం గృహామి అధ్యక్షాభ్యామిత్యసి అక్షాభ్యాం గృహ్ణామ్యుపయామగృహీతః ఉపయామగృహీతోసి ఉపయామగృహీతేత్యుపయామాగృహీతః అశ్రితసత్ ఋతసదసి ఋతసరిత్రితాసత్ అసి చక్షుష్పాభ్యాం చక్షుష్పాభ్యాం త్వా చక్షుష్పాభ్యామితి చక్షుపాభ్యాం త్వా కృతుపాభ్యాం కృతుపాభ్యామస్య కృతుపాభ్యామితి క్రతూపాభ్యాం అస్య యజ్ఞస్య యజ్ఞస్య ధ్రువస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం అధ్యక్షాభ్యాం గృహ్ణామి అధ్యక్షాభ్యామిత్యసి అక్షాభ్యాం గృహ్ణామ్యుపజామగృహీతః పజామగృహీతోసి పజామగృహీతేత్యుపజామాగృహీతః అసి శ్రుతసత్ శ్రుతసదసి శ్రుతసదితి శ్రుతసత్ అసి శ్రోత్రపాభ్యాం శ్రోత్రపాభ్యాం త్వా శ్రోత్రపాభ్యామితి శ్రోత్రపాభ్యాం త్వా కృతుపాభ్యాం కృతుపాభ్యామస్య కృతుపాభ్యామితి క్రతూపాభ్యాం అస్య యజ్ఞస్య యజ్ఞస్య ధ్రువస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం అధ్యక్షాభ్యాం గృహ్ణామి అధ్యక్షాభ్యామిత్యసి అక్షాభ్యాం గృహ్ణామి దేవేభ్యః దేవేభ్యస్త్వా త్వా విశ్వదేవేభ్యః విశ్వదేవేభ్యస్త్వా విశ్వదేవేభ్యేతి విశ్వాదేవేభ్యః త్వా విశ్వేభ్యః విశ్వేభ్యస్త్వా త్వా దేవేభ్యః దేవేభ్యో విష్ణోః విష్ణవరుక్రమ వరుక్రమేషః వరుక్రమేత్యురుక్రమ ఏషతే తే సోమః సోమస్తం తగుం రక్షస్వ రక్షస్సు తమ్ తమ్ తే తే దుశ్చక్షాః దుశ్చక్షామా దుశ్చక్షేతి దుశ్చక్షాః మా వా అవక్ష్యత్ ఖ్యన్మయి మయి వసుః వసుః పురోవసుః పురోవసుః వాక్పాః పురోవసురితి పురః వసుః వాక్పా వాచం వాక్పా ఇతి వాక్పాః వాచం మే మే పాహి పాహి మయి మయి వసుః వసుర్విదద్వసుః విదద్వసుశ్చక్షుష్పాః విదద్వసురితి విదత్ వసు చక్షుష్పాశ్చక్షు చక్షుష్పా ఇది చక్షుపా చక్షుర్మే మే పాహి పాహి మయి మయి వసు వసు సంయద్వసు సంయద్వసు శ్రోత్రపా సంయద్వసురితి సంయత్ వసు శ్రోత్రపా శ్రోత్రం శ్రోత్రపా ఇది శ్రోత్రపా శ్రోత్రం మే మే పాహి పాహి భూ భూరసి అసి శ్రేష్ట శ్రేష్టో రశ్మీనా రశ్మీనా ప్రాణపా ప్రాణపా ప్రాణం ప్రాణపా ఇది ప్రాణపా ప్రాణం మే ప్రాణమిది ప్రాణం మే పాహి పాహి ధూ ధూరసి అసి శ్రేష్ట శ్రేష్టో రశ్మీనా రశ్మీనామపానపా అపానపా అపానం అపానపా ఇత్యపానపా అపానం మే అపానమిత్యపానం మే పాహి పాహి యః యో నః న ఇంద్రవాయు ఇంద్రవాయు మిత్రావరుణౌ ఇంద్రవాయూ ఇతి ఇంద్రవాయు మిత్రావృణావశ్వినౌ మిత్రావృణావితి మిత్రావృణౌ అశ్వినావభిలాసతి అభిలాసతి భ్రాతృవ్య అభిలాసతీత్యభిలాసతి భ్రాతృవ్య ఉత్పపీతే ఉత్పపీతే శుభ ఉత్పపీత ఇత్యుదపిపీతే శుభస్పతి పతి ఇదం పతి ఇది పతి ఇదమహం అహంతం తమధరం అధరం పాదయామి పాదయామి యథా యథేంద్ర ఇంద్రాహం అహముత్తమ ఉత్తమశ్చేతయాని ఉత్తమ చేతయానీతి చేతయాని ప్రసహ సో అగ్నే అగ్నే తవ తవోతిభిః ఊతిభిః సువీరాభిః ఊతిభిరిత్యూతీభిః సువీరాభిస్తరతి సువీరాభిరితి సువీరాభిః తరతి వాజకర్మభిః వాజకర్మభిరితి వాజకర్మాభిః యస్య త్వం త్వం సఖ్యం సఖ్యమావిథ ఆవిధేత్యావిథ ప్రహోత్రే హోత్రే పూర్వ్యం పూర్వ్యం వచః వచోగ్నయే అగ్నయే భరత భరతా బృహత్ బృహదితి బృహత్ విపాం జ్యోతిగుంషి విపామితి వీపాం జ్యోతిగుంషి బిభ్రతే బిభ్రతేన వేధసే వేధస ఇది వేధసే అగ్నేత్రి త్రితే తే వాజునా వాజునాత్రీ త్రిషధస్థా సధస్థా తిస్ర సధస్థేతి సధాస్థా తిస్రస్తే తే జిహ్వా జిహ్వా ఋతజాత ఋతజాత పూర్వీ ఋతజాతే త్రితాజాత పూర్వీరితి పూర్వీ తిస్రపు ఉతే తే తనువ తనువో దేవవాతా దేవవాతాస్తాభి దేవవాతా ఇతి దేవావాతా తాభిర్నః నః పాహి పాహి గిరః గిరో అప్రయచ్ఛన్ అప్రయచ్ఛన్నిత్యప్రాయచ్ఛన్ సంవా వాం కర్మణా కర్మణా సం సమిషా ఇషా హినోమి హినోమీంద్రా విష్ణు ఇంద్రా విష్ణు అపసః ఇంద్రా విష్ణు ఇతి ఇంద్రా ఆ విష్ణు అపసస్పారే పారే అస్య అస్యేత్యస్య యుషేథా అంయజ్ఞం యజ్ఞం ద్రవిణం ద్రవిణం చధత్తం దత్తమరిష్టైః అరిష్టైర్నః నః పథిభిః పథిభిః పారయంత పథిభిరితి పథిభిః పారయంతేతి పారయంత ఉభాజిగ్యథో జిగ్యథుర్న న పరాః పరాజయేథే జయేథేన జయేథే ఇతి జయేథే న పరాః పరాజిగ్యే జిగ్యే కతరః కతరశ్చన చనైనోః ఏనోరిత్యేనోః ఇంద్రశ్చ చ విష్ణోః విష్ణో యత్ విష్ణో ఇతి విష్ణో యదపస్పృథేథాం అపస్పృథేథాం త్రేధా త్రేధా సహస్రం సహస్రం వి వితత్ తదైరయేథాం ఐరయేథామిత్యైరయేథాం త్రీణ్యాయోగుంషి ఆయోగుంషి తవ తవ జాతవేదః జాతవేదస్తిస్రః జాతవేద ఇతి జాతావేదః తిస్ర ఆజానీః ఆజానీ ఋషసః ఆజానీరిత్యా ఆజానీః ఋషసస్తే తే అగ్నే అగ్న ఇత్యగ్నే తాభిర్దేవానా దేవానామవః అవో యక్షి యక్షి విద్వాన్ విద్వానథ అథాభవ భవ యజమానాయ యజమానాయ శం శంయోః యోరితియోః అగ్నిస్త్రీణి త్రీణి త్రిధాతూని త్రిధాతూన్యా త్రిధాతూనీతి త్రిధాతూని ఆక్షేతి క్షేతి విదథాః విదథా కవిః కవిరితి కవిః సత్రీన్ త్రీగుమ్రేకాదశాన్ ఏకాదశాగుం ఇహ ఇహేతీహ యక్షచ్చ చ విప్రయత్ విప్రయచ్చ చ నః నో విప్రః విప్రో దూతః దూతః పరిష్కృతః పరిష్కృత ఇతి పరిష్కృతః నభంతామన్యకే అన్యకే సమే సమ ఇతి సమే ఇంద్రా విష్ణు దుర్గంహితాః ఇంద్రా విష్ణు ఇతి ఇంద్రా ఆ విష్ణుః దుర్గంహితాః శంబరస్య శంబరస్య నవ నవ పురః పురో నవతిం నవతిం చ శతధిష్టం శ్రుతిష్టమితి శ్రుతిష్టం శతం వర్చినః వర్చినః సహస్రం సహస్రం చ సాకం సాకం హతః అథో అప్రతి అప్రత్యసురస్య అసురస్య వీరాన్ వీరానితి వీరాన్ ఉత మాత మాతామహిషం అహిషమను అన్వవేనత్ అవేనదమీ అమీ త్వా అమీ ఇత్యమీ త్వా జహతి జహతి పుత్ర పుత్రదేవా దేవాతిదేవా తథా అబ్రవీత్ అబ్రవీద్వృత్రం వృత్రమింద్ర ఇంద్రో హనిష్యన్ హనిష్యాన్ సఖే సఖే విష్ణో విష్ణో వితరం విష్ణో ఇది విష్ణో వితరం వి వితరమితి వితరం విక్రమస్వ క్రమస్వేతి క్రమస్వ. తృతీయకాండే ద్వితీయ ప్రశ్న సమాప్తః.